169 హర్షప్రద సం ధా హర్షప్రద హర్ష ఆనందకారక ముఖ వికాసాదికార్యో నేహ స్వాత్మ సంభావనేతర పరిభన నిమి తచి తనృత్తివి శేష కార్యస్య కారణ వినాభావితయా తత్తత్పదానం తద్దేలో రపి ఆక్షిపతితి సుఖప్రదేత్యర్థ ప్రదదాతీతి ప్రదా అథవా హర్షం ధనయాననాది సుఖం పుత్రబంధున రాధరూపేణ పరిహృత్య ప్రకర్షణ ధృతి ఖండయతితి వా తథా ఓం హర్షప్రదాయే నమః ఆం వి హర్షమనగా ఆనందహేతువు ముఖవికాసాది వ్యాపారము చేత అభిన్యక్తీకరింపబడిన ఉస్నేయమైన ఆత్మగౌరణ పరాభిభననములకు నిమితమైన చిచిత్తనొత్తివి శేషము కార్యము కారణము కంటే అవినాభూతమైన దగుట వలన కార్యమైన హర్షము కారణమునందుగూడా ఆరోపింపబడునుగాన సుఖప్రద మణిభానము అట్టి ఆనంద ప్రదానము చేయనదిగాన విదేని హర్షప్రదాయని గానము చేయబడును అథవా ధనయోననాదరూపమైన హర్షమును సుఖమును పుత్ర బంధువర్గగూపముతో హరించి విశేషముగా ఖండిచునదిగాన జగన్మాత హర్షప్రదాయని స్తుతింపబడును సంసార వ్యామోహమును పోగొట్టి అనిర్వచనీయమైన బ్రహ్మానందానుభూతిని ప్రసాదించునని భావము 256 లలితా త్రిశతీ భాష్య